శ్రీరాముడు కౌసల్యకు బోధించిన సంసార తరణోపాయము ఉత్తరకాండ 7వ సర్గా. రామ, నీవులోకమునకు అధికారణమువు, ఆదిమధ్యాంతరహితుడవు, పరమాత్మవు, పరమానందరూపుడవు, సర్వవ్యాపుడవు, పురుషుడగు, ఈశ్వరుడవు. పుణ్యాతసేమున నా దర్భరూపమైన గృహమందు పుట్టితివి. రఘువరా, నాకిప్పుడు అవసాన సమయమయ్యెను. ఇప్పటికిని అజ్ఞానము వల్ల నాకు సంసారబంధము విడిపించునట్టి జ్ఞానమెట్లు కలుగునో దానిని సంక్షేపముగా బోధించుము. ఇట్లు వైరాగ్యముతో పలుకునట్టియు ముసలితనముచే జీర్ణమైనదియు పుణ్యవతియుయ్యగు తల్లియందు ప్రీతి కలవాడై దయాళువు ధర్మాత్ముడైన రాముడిట్లు బోధించెను. కలిగిన సంసార బంధము నివర్తిల్లుకున్నది స్వామి. ఇప్పుడై నను మార్గాస్త్రియుమ యాప్రోక్తాః పురామోక్షాప్తి సాధక కర్మయోగో జ్ఞానయోగో భక్తియోగశ్చ శాశ్వతః 59. మోక్షసాధనములైన 3 మార్గములను పూర్వము నేను నుపదేశించితిని. అవి కర్మయోగము, జ్ఞానయోగము, శాశ్వతమైన భక్తి యోగము. భక్తిర్విభిద్యతే మాత స్త్రీ విథా గుణభేదతః స్వభావోయస్య యస్తేన తస్య భక్తి వివిద్యతే. తల్లి, సత్వరజస్తమోగుణముల భేదము వల్ల భక్తి 3 విధములుగాయున్నది. ఎవనికే గుణము స్వభావమో వాని భక్తి ఆ గుణముచే భేదమునందును. యస్తు హింసాం సముద్దిశ్య దంభం మాత్సర్యమేవ వా భేద దృష్టిశ్చ సంరంభీ భక్తౌ తామస స్మృత. 61. ఎవడు పరహింసాపరుడై దంభము కలిగి పరుల సుగుణాలను ఓర్వజాలడో శత్రువు మిత్రుడు అను భేద దృష్టి కలిగి తను చేసే పనే సరియైనదంటుంటాడో వాడు తామసభక్తుడు. ఫలాభిసంధిర్భోగార్ది ధనకామో యశస్తథార్బాదౌ భేదబుద్ధ్యామాం పూజయేత్సతు రాజసః. ఫలాలను కోరేవాడు భోగాలను కోరేవాడు కీర్తికాముడు నా పూజే గొప్పది ఇతరులది హీనమైనదనే వాడు రాజసభక్తుడు. పరస్మిన్నర్పితం యస్తు కర్మ నిర్హరణాయ వా కర్తవ్యమితి వా కుర్యాత్ భేదబుద్ధ్యా ససాత్వికః. తన పాపము పోవుటకై కర్మఫలాన్ని భగవదర్వితం చేయుచున్నాను. భగవంతుడు ప్రసాదించిన కర్మలను భగవదర్పితముగా భేదబుద్ధితో సగుణారాధనతో చేయునో అది సాత్విక భక్తి. మద్గుణశ్రేణదేవ మయనంత గుణాలయే అవిచ్ఛిన్నామనో వృత్తిర్యథా గంగాంబునో అంబుధౌ. 64. అవితన నా గుణములనన్నింటినీ అనుసంధానము చేసి యందుండునవిగా భావించి నాకును తనకును అత్యంత అభేదబుద్ధితో సముద్రంలో గంగాజలం వలె తనమనో వృత్తి అభేదబుద్ధి అవిచ్ఛిన్నమై ఎడతెగకయుంటుందో. 191. తదేవ భక్తి యోగస్య లక్షణం నిర్గుణస్య హి అహైతుక్య వ్యవహితాయ భక్తిర్మయీ జాయతే. 65. అదే నిర్గుణభక్తి యోగానికి లక్షణం. నాయందు నిష్కారణము భేదబుద్ధి లేని భక్తి ఏది కలుగునో. సామే సాలోక్య సామీప్య సాట్ సాయుజ్యమేవ వా దదాత్యపి నగృహంతి భక్తామత్సేవనం వినా. 66. అదినాయొక్క సాలోక్య సామీప్య సాయుజ్య సాక్షి ముక్తులని శలుపిస్తుంది అమ్మ. నా భక్తులు ఈ 4 ముక్తులను కోరక నా సేవనే కోరుకొనెదరు. సైవాత్యంతి యోగో భక్తి మార్గస్వభామిని ముద్భావం ప్రాప్నో యాత్తెన అతిక్రమ్య గుణత్రయం. 67. అదియే భక్తి యొక్క సంపూర్ణయోగము. తల్లి ఆ సంపూర్ణయోగముచే గుణాతీతుడై మాద్భావమును పొందుము. మహతా కామహీనేన స్వధర్మాచరణేన చ గొప్పదియు ఫలకా మనలేని స్వధర్మానుష్ఠానము చేతను. కర్మయోగేన సస్తేన వణితేన విహింసనం మద్దర్శన స్తుతి మహాపూజాభి స్మృతి వందనేహ. 68. అనుప్రశస్తమైన కర్మ యోగము చేతను హింసను విడుచుట చేతను నన్ను దర్శించుట స్తుతించుట పూజించుట నన్నెతలంచుట నాకే మొక్కుట చేతను. భూతేష్ మద్భావనయా సజ్ఞేనా సత్యవర్ణనే బహుమానేనా మహతాం దోహఖానామను కంపయ 69 192 సర్వభూతములందు నన్ను భావించుటచేతను విషయములందనా సాక్షియు అనిత్యములందు విరక్తియు పూజ్యులను గౌరవించుటచేతను ఆర్తులయందు కరుణ స్వసమానేపు మైత్యాచయమాదినాం నిషేవయా వేదాంతవాక్యశ్రవణాన్మమనామాను కీర్తినాత్ 70 తన సమానులతో మైత్రి యమనియమాది అష్టాంగ యోగముచే వేదాతం వాక్యశ్రవణముచేతను నానామములు కీర్తించుటచేతను సత్సంగే నార్జవేనైవ హ్యగహమ పరివర్జనాత్ కాంక్షయా మమధర్మస్య పరిశుద్ధాంతరో జనః 71 సత్పురుషుల సహవానము నిష్కపటము అహంకార రాహిత్యము నాధర్మమైన సచ్చిదానందమంగు ఆసక్తి పరిశుద్ధ మనస్సు కలవాడు మద్గుణశ్రవణ దేవయాతి మామంజసాజనః యథావాయు వసార్గంధ స్వాశ్రయాంద్రణ మావిసేత్. 72 నాగుణములను వేదాంతవాక్య శ్రవణము వల్లను నను శ్రీఘ్రముగా పొందును. ఏట్లుగంధము వాయువుచే ముక్కునకు చేరుకొనునో యోగాభ్యాసరతం చిత్తమేవ మాత్మానమావిసేత్ సర్వేషు ప్రాణిజాతేషు హ్యహమాత్మా వ్యవస్థితః. 73 అట్లు యోగాభ్యాసము వలన మనస్సు ఆత్మను పొందును. సమస్త ప్రాణులందు నేను ఆత్మయేయునాను. తమజాత్వా విముఢాత్మా కురుతే కేవలం బహేహ ప్రియోత్పన్నైనైక భేదైందర్యేర్మేనాంబతోషణం. 74 అట్టి నన్ను తేలియక మూఢులు బయటసున్నానని ప్రతిమాదులందు పూజించుచున్నారు. అమ్మా గంధ పుష్పదీప ధూపానులచే నాకు సంతోషము కలుగదు. 193 భూతావమాననార్భాయ మర్చితో ఓహం నపూజితః. 75 తావన్మమ మర్చే దేవం ప్రతిశుధౌ స్వకర్మభ్యః సమస్త భూతముల నవమానించువాని చేత ప్రతిమయందు పూజింపబడిన వాడనయ్యు నేను వాస్తవముగా పూజింపబడను. యావత్సర్వేషు భూతేషు స్థితం చాత్మని నస్మరేత్ ఎంతవరకు సమస్త భూతముల ఎందును నన్నున్న వావిగా తలంపడో ఎవడు తనకును పరమాత్మే గుణాకున్ను భేదముచుచునో. భిన్న దృశ్యద్భయం మృత్యుస్తస్య కుర్యాన్న సంశేహ మామత సర్వభూతేషు పరిచ్ఛిహ్నేషు సంస్థితం. 76 భిన్న బుద్ధి కలవానికి మృత్యువు భయమును కలిగించుమా. దొట్పరిచ్ఛిన్నములైన సర్వభూతములందును ఒకడైయున్న నన్ను అందుచే ఏకజ్ఞానేన మానేన మైత్ర్యాచార్చే దభిన్నధేహ చేత శైవానిసం సర్వభూతాని ప్రణమేత్సుధియః. 77 జ్ఞానముచేతను సమ్మానముచేతను మైత్రిచేతను పూజింపవలెను. జ్ఞాత్వామాం చేతసం శుద్ధం జీవరూపేణ సంస్థితం తస్మాత్ కదాచిన్నే క్షేత్రభేద మీశ్వర జీవయోః. 78 శుద్ధుడను సర్వరూప జీవుడను అని ఎరిగి పండితుడైనవాడు మనస్సులోనే సమస్త ప్రాణులకు మనస్సులోనే నమస్కరించవలెను. అందుచేత జీవునకును ఈశ్వరుడగు నాకును ఒకప్పుడును భేదము చూడరాదు. భక్తి యోగో జ్ఞానయోగో మయమత రుదిరి ఆలంబేకతరం వాపి పురుషస్సమ మృచ్ఛతి. 79 తల్లి ఇట్లు భక్తి యోగ జ్ఞాన యోగములు నాచే చెప్పబడినవి. ఇందొక్కటి అవలంబించినను పురుషులు శాంతిని బొందెడరు. 194 తతోమాం భక్తి యోగేన మాత సర్వహృది స్థితిం పుత్రరూపేణ వా నిత్యం స్మృత్యా శాంతి మవాప్స్యసి. 80 అందువల్ల తల్లి నీవు భక్తి యోగమున సర్వహృదయాంతర్యామినైన నన్ను ఆరాధింపుము. లేక నన్ను పుత్రునిగానే ధాగ్యనించినను శాంతిని పొందగలవు. రాముని వాక్యములు విని కౌసల్య ఆనందించి ఎల్లప్పుడూ రాముని ధ్యానించి సంసారబంధ ముక్తురాలై మూడుగతులను అర్చిరాది సాత్వికగతి 2 ధూమాది తామసగతి 3 జననమరణాది రాజసగతి దాటి పరమగతి రూపమైన మోక్షమును పొందెను. పూర్వము రాముడు తనకు చిత్రకూటంలో ఈపదేశించిన తత్వమును గ్రహించి కైకేయు సుమిత్రయు కూడా రాముని యందు భక్తితో పరమపదమును బొందిరి. భరతుడు రామాను మతితో తనమేన మామేగు యుధాజిత్తు వద్దకు పోయి అచ్చట 3 కోట్ల గంధర్వులను హతమార్చెను. భరతుడు పుష్కరావతి తక్షశిలయను 2 నగరాలను నిర్మించి తన కుమారు లైన పుష్కరుని నుతక్షులను రాజులుగా చేసి తిరిగి రాముని వద్దకు చేరుకున్నాడు. లక్ష్మణుని పశ్చిమ దిశకు రాముడు పంపాడు. అక్కడున్న క్రూరులకు బిల్లులను జయించి లక్ష్మణుడు తన కుమారులైన అంగద చిత్రకేతువులకు 2 నగరాలను నిర్మించి ఇచ్చి వారులను రాజులుగా చేసి తిరిగి అయోధ్య చేరి రామ సేవా తత్పరుడాయెను. కొంతకాలము గడిచిపోయినది. కాలపురుషుడు ముని వేషముతో రాముని వద్దకు వచ్చి కొన్ని ఏకాంత విషయములను మాట్లాడవలయ్యునని చెప్పెను. రాముడు లక్ష్మణుని ద్వారము చెంత ఉండవలసినదనియు ఎవరినీ లోనికి రానియవద్దనియు అటుల ఎవరైనా లోనికి 195 రావటానికి ప్రయత్నిస్తేవానిని కటారుతో తెగటార్చుమని చెప్పాడు. కాలపురుషుడు రామునితో, రామప్రభు నన్ను బ్రహ్మ నీదగ్గరకు పంపాడు, ఆయన నీతో ఇట్లు చెప్పమనినాడు. ఓ రామ, నీవు సాక్షాత్తు విష్ణు స్వరూపుడవు. రావణ వధార్థము భూలోకమున అవతరించితివి, నీ కోరిక తీరినది. ఆ గడువు తీరిపోయింది. ఒకవేళ నీకు ఇంకా మనుష్యలోకంలో ఉండాలని ఉంటే నిన్ను శాసించు వారెవ్వరూ లేరు. దేవలోకానికి పోతే దేవతలకు వియోగ బాధపోతుంది. కాలపురుషుని మాటలు విని రాముడు ఆనందించాడు. వారు మాటలాడుకొనుచుండగా దూర్వాసుడు రాముని దర్శనార్థము ద్వారము కడుకు వచ్చి లోనికి పోనీయవలసిందిగా కోరాడు. లక్ష్మణుడు రాముడేదియో కార్యములో నిమగ్నమయ్యున్నాడు. కొంతసేపు ఓపిక పట్టవలసినదిగా చెప్పెను. కాని దూర్వాసుడు కోపంతో రాముని చూపించకపోతే ఈ రాజ్యాన్ని నీవంశాన్ని భస్మం చేస్తాను, తిరుగులేదు అని చెప్పగా లక్ష్మణుడు రామునికి దూర్వాసుని ఆగమనము తెలిపెను. రాముడు కాలపుషుని పంపివేశాడు. అత్రికుమారుడైన దూర్వాస మునీంద్రునికి సాదరంగా నమస్కరించి అతని అభిలాషను తెలుసుకొనినాడు. రామ, నేను 1000 ఏండ్లు పవాస వ్రతము చేసి ముగించాను, సిద్ధాన్నమును పెట్టవలసింది అని కోరాడు. అమృత తుల్యమగు సిద్ధాన్నమును మునికి వడ్డించి ఆయనకు సంతృప్తిపరచి ఆశ్రమము నకు పంపివేసెను. రామాజ్యకు భిన్నముగా తానులోనికి వచ్చినందులకు తనను వధింపుమని లక్ష్మణుడు వేడుకొనెను. రాముడు ధర్మమును సంరక్షించు నిమిత్తము లక్ష్మణునితో నీకిష్టమైన చోటికి పొమ్ము అని చెప్పెను. లక్ష్మణుడు సరియునది తీరమునకు పోయి ప్రాయోపవేశము చేసి పరబ్రహ్మమును ధ్యానించెను. దేవతలు పుష్పవర్షము కురిపించిరి. 196 దేవేంద్రుడు లక్ష్మణుని వైకుంఠమునకు తీసుకొని పోయెను. అచట అతడు ఆదిశేషుని రూపము దాల్చెను. రాముడు భరతునికి రాజ్యాధిపత్యమిచ్చి తానును లక్ష్మణుని వలె భూలోకమును వీడిపోవలేనని తెలుపగా భరతుడు తనకు రాజ్యమక్కరలేదు, రామసాన్నిధ్యమే తనకు కావలేనని చెప్పాడు. శత్రుఘ్నుడు కూడా అదే విధముగా పలికెను. వానరులు రాక్షసులు కూడా రామసాన్నిధ్యమునే ఆకాంక్షించిరి. రాముడు కుశ లవులకు కోసల రాజ్యాన్నిచ్చి విభీషణుని రాక్షస రాజ్యాన్నేలు కోవలసిందిగా ఆజ్ఞాపించి ఆంజనేయునితో చిరకాలము జీవించి యుండవలసిందని చెప్పెను. జాంబవంతుని ఇచ్చటే యుడుము అనేను మిగిలిన వానర రాక్షసులనందరినీ తన వెంట వచ్చులాగున ఆదేశించెను. మరునాడు ప్రాతకాలమున రాముని మహాప్రస్థానము జరిగెను. పోరులు, భరత, శత్రుఘ్నాలు, సుగ్రీవుడు సర్వులు రాముని అనుగమించిరి. రాముడు లేని అయోధ్య శూన్యమాయెను. రాముడు సరియు నదీతీరమునకు చేరెను. రాముడానంద సంయుక్తుడై తన విరుడ్రూపమును స్మరించెను. బ్రహ్మాండమంతయు తన హృదయము నందేయున్న దానినిగా జూచెను. అచ్చటికి బ్రహ్మదేవతలు, ఋషులు, సిద్ధులు వచ్చిది ఆకాశమంతయు దేవ విమానములతో నిండిపోయెను. పుష్పవృష్టి కురిసెను. దేవతలు ముదంగములు వాయించిరి. విద్యాధర కిన్నరులు గానం చేసిరి. రాముడు సవయానదిని స్పృశించి నదిలోనికి నడిచిపోయెను. ఆట్లే వానరులు, రాక్షసులు, ఇతరులు నదీజలము జొచ్చిరి. అప్పుడు బ్రహ్మరాముని విధంగా స్తుతించెను. రామ, నీవు సాక్షాత్ పరమాత్మవు, సదానందమయుడివి. నేను నీదాసుడను. వైకుంఠానికి 197. రమ్మని నేను చేసిన ప్రార్థనను నెరవేర్చితివి. నేను తప్ప ఇతరు లెవ్వరు నిన్ను తేలుసుకోనలేరు. నీకు సహస్ర నమస్కారములు. బ్రహ్మదేవుని ప్రార్థనను విని దేవతలందరు చూచుచుండిగా మహాప్రకాశంతో చతుర్భుజుడయ్యాడు. శంఖ, చక్ర, గద, నందకాలు 4 చేతులల్లో ప్రకాశించాయి. లక్ష్మణుడు ఆదిశేషుని రూపమున స్వామికి పానుపయ్యాడు. భరతుడు పాంచజన్యమనే శంఖముగా మారాడు. శత్రుఘ్నుడు సుదర్శన చక్రమయ్యాడు. సీతాదేవి ముందుగానే లక్ష్మీదేవి రూపాన్ని దాల్చినది. పురాణపురుషుడగు విష్ణువును బ్రహ్మేంద్రాదులందరూ స్తుతించిరి. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, వీరందరూ నా భక్తులు, నాయందును రక్తి కలవారు. వీరు నర వానర భల్లుక పక్షి పశువులైన పుణ్యవంతులు. వారందరినీ వైకుంఠానికి రప్పించు అని అన్నాడు. బ్రహ్మ వారందరినీ సత్యలోకం పైన ఉండే శాంతానిక మనే పేరు గల లోకానికి పొందింపచేశాడు. రాముని వెంట వచ్చిన వారందరూ నదిలో మునిగి శరీరాలను త్యజించారు. సుగ్రీవుడు సూర్యునిలో చేరాడు. దైవాంశ సంభూతులైన వారందరూ నారివారి దేవతలను చేర్కొనినారు. అందరూ శాంతానికాల్లో కానికి పోయారు. ఈ విధముగా శ్రీశంకరుడు పార్వతీదేవికి శ్రీరామచరిత్రను చెప్పి విరమించెను. ఓం 1.98. ఎవరి అధ్యాత్మ రామాయణంలోని ఒక్క శ్లోకంలోని ఒక పాదభావాన్నయను చదువుదురో వారి యొక్క 1000 జన్మముల పాపముల నుండి విముక్తులయ్యెదరు. ప్రతిదినము అనేక పాపముల చేసేవారైన భక్తితో ఈ గ్రంథంలోని ఒక్క శ్లోక తాత్పర్యాన్ని పఠించిన వారు సర్వపాతకముల నుండి విముక్తులయి ఇతరులకు లభించనట్టి రాముని సాలోకాన్ని పొందెదరు. పూర్వం శ్రీరాముడు తన చరిత్రాన్ని వ్రాయవలసినదిగా మహాదేవునితో చెప్పెను. ఇది భవిష్యద్విషయంగల ఉత్తరకాండతో చేరి ఉంది. ఈ రఘునాయకుడగు రామచరి తను రామ సాన్నిధ్యంలో చదివిన ఎడల రాముడు మిక్కిలి ఆనందించును. ఈ రామాయణ కావ్యం మహాపుణ్యప్రదం. దీనిని శంకరుడు భవానీదేవికి ఉపదేశించెను. దీనిని భక్తితో చదివెనను. వినినను వారు 100 జన్మలలో చేసిన పాపముల నుండి విముక్తులయ్యెదరు. భక్తితో నిత్యం ఈ ఆధ్యాత్మ రామాయణమును విన్నవారికి, వ్రాసినవారికి రాముడితనియందను గ్రహము కలవాడే సీతాదేవిని ప్రక్కనేయుంచుకొని సకల సంపదలనిచ్చును. అతడు త్రికరణ, మనో, వాక్, కాయ శుద్ధిగలవాడై విష్ణుపదమును బొందును. హరేహ ఓం తత్సత్. శ్రీమదధ్యాత్మ రామాయణము సమాప్తము.